గాహోవాజేతత్సత్రమాసతాశృంగాస్సతీశృంగాని నో జాయంతాది కామేన తాసాన్ దశమాసానిషణ్ణా ఆసన్నథశృంగాహాన్యజాయంతత ఉదతిష్టన్నరాత్స్మేత్యసయాసాన్నా జాయంతత సంవత్సరమాత్వోదతిష్టన్నరాత్స్మేధియాసాంచాయంతయాసాహాంచనత ఉభదేరుదతిష్టన్నరాత్స్మేతి గోసత్రం వై సంవత్సరో జదేవం విద్వాగుంస సంవత్సరముభయంత్యుభవంత్యేవ తస్మాత్తోపరావాదృషి గౌమాసౌ మత్వా చరది సత్రాభిజితగ్గిహ్యస్తే తస్మాత్ సంవత్సర సదోజత్యంచ గృహే క్రియతే తదాప్తమవరుద్ధమభిజితం క్రియతే సముద్రం వాజేతే ప్రప్లవంతే సంవత్సరముపజంతి యో వై సముద్రస్య పారణ్ణ పశ్యతి న వై సతముదేకి సంవత్సరో వై సముద్రస్తారతి రాత్రౌ యదేవం విద్వాగుంస సంవత్సరముపజంచేవో దృశం గచ్చంతీయం వై పూర్వోతి రాత్రో సా ఉత్తరో మనః పూర్వో వా ఉత్తర ప్రాణ పూర్వో పాన ఉత్తర ప్రరోధనం పూర్వ ఉదయనముత్తరో జ్యోతిష్మోదయేష్వానరోతి రాత్రో భవతి జ్యోతిరేక పురస్వాగస్య లోకస్యానుఖ్యాతి చతుర్విపుంశ ప్రాజనీయో భవతి చతుర్విపుంశతిరర్ధమాసా సంవత్సర ప్రజంత దేవ సంవత్సరే ప్రతిష్టంతి తస్య త్రీణి చ శతాని షష్ఠిశ్చ స్తోత్రీయాస్తావదే సంవత్సరస్య రాత్రజముభే దేవ సంవత్సరస్య భూమే ఆత్మవంతి సగ్స్థిత్యా అరిష్ట్యా ఉత్తరైరహోభిశ్చరంది కళాభవంతి షడ్వాదవ సంవత్సర ఋతుష్వేవ సంవత్సరే ప్రతిష్టంతి గౌశ్చాయుష్టమధ్యతస్తోమౌ భవతః సంవత్సరస్యైవ తన్విషణం మధ్యతో దశది ప్రజననాయ జ్యోతిరపితో భవతి విమోచనమేవ తచ్ఛందాగస్యేవ తద్విమోకంగ్యంత్యథో ఉభయతో జ్యోతిషైవ షడహేమ సువర్గం గోకంగ్యంత్య బ్రహ్మవాదినో వదంత్యాసతేకేన గంతీతి దేవజానేన పచేతి బ్రూజాచ్ఛందాగింసి వై దేవజాన పంచా గాయత్రీ త్రిష్టుర్జగతి జ్యోతిర్వై గాయత్రీ గౌ స్పృష్టుగాయజ్జగతీయేతే స్తోమాభవంతి దేవజానేనైవ తత్పథాయంతి సమానగం సామ భవతి దేవలోకో వై సామ దేవలోకా దేవనయంత్యన్యా అన్యాచో భవంతి మనుష్యలోకో వారిచో మనుష్యలోకా దేవాన్యమన్యం దేవలోకమభ్యారోహంతో యంత్యభివర్తో బ్రహ్మ సామం భవతి సువర్గస్య లోకస్యాభివృత్యా అభిజిద్భవతి సువర్గస్య లోకస్యాభిజిత్రే విశ్వజిద్భవతి విశ్వస్యజిత్యై మాసి మాసి పృష్ఠాన్యుపజంతి మాసి మాస్యగ్రాహ్యాగిష్యంతే మాసి మాస్యేవ వీర్యం దధతి మాసాం ప్రతిష్ఠిత్యా ఉపదిష్టాన్ మాసాం పృష్ఠాన్యుపజంతి తస్మాదుపదిష్టాదోషతరఫలం గృహ్ణంతి గావో వాజేతచ్చత్రమాసతాశృంగాస్సతీశృంగాని సుషాసందేస్తాసాం దశమాసానిషమ్మాసన్నథశృంగాన్యజాయంతత అబ్రువన్మరాత్స్మాత్తిష్టామావతం కామమరుత్స్మహిదేన కామేనన్యషతామేజితాసాముత్వా అబ్రువన్నర్ధావాజావతేర్వాసా మహాదేవేమౌ ద్వాదశౌ మాసౌ సంవత్సరం సంపా ద్యోత్తిష్టా మే ద్వాదశ మాదిశృంగాణి ప్రావర్తం దశ్రద్ధగా వా శ్రద్ధగా వాతాది మాయాస్తు పరా ఉభయ్యో వావతాత్మవనయాశ్చృంగాణ్యసంవనయాశ్చోర్జమవారుంధతధ్నోదశసుమాసోత్తిష్టం రుధ్నోతి ద్వాదశ సుజదేవం వేద పదేన ఖలు వాజేతేజంతి బిందది ఖలు వై పదే నయం తద్వా ఏతద్ధమయమంతస్మాదేతద్ గోసని ప్రథమే మాసి పృష్టాన్యుపయంది మధ్యమ ఉపయంత్యుత్తమ ఉపయంతి తదాహుర్యాం వై త్రివేగస్యాన్న ఉపసేదంతి దహ్రం వై సాపరాభ్యాం దోహాభ్యాం గృహే చకుత స్వాధోక్ష్యమేగాన్ ద్వాదశ కృత్వ ఉపసేదంతేతి సంవత్సరం సంపాద్యోత్తమే మాసి సవిత్పృష్టాన్యుపేస్తమానాయజ్ఞం పశోరుంధ సముద్రం వాదేన పారమపారం ప్రప్లవంతే దేశం వత్సరముపయంతి యద్బృహద్రసంతరే అంబర్జే సముద్రస్య ప్లవమన్వర్జేయుస్తాదనుత్సర్గం బృహద్రసంతరాభ్యామిత్వా ప్రతిష్టాం గచ్చంతి సర్వేభ్యో వై కామేభ్యః సంధిర్దృహే తద్యజమానాః సర్వాన్ కామానవరుంధతే సమాన్యరుచో భవంతి మనుష్యలోకో వా రుచో మనుష్యలోకా దేవనయంత్యన్యదన్యత్సామ భవతి దేవలోకో వై సామ దేవలోకా దేవాన్యమన్యం మనుష్యలోకం ప్రత్యవరోహంతోయంతి జగతీమద్రగుపజంతి జగతీం వై ఛందాగంసి ప్రత్యవరోహం జాగ్రహణం గ్రహ బృహత్పృష్టాది త్రయస్త్రిగుంశగ్రస్తోమాస్తస్మాజ్యాజాగుంసంగణీరాన్ విశ్వకర్మణోష్యశ్వాన్యేవేన కర్మాణిజమాన అవరుంధత ఆదిత్యో గృహ్యత ఇదం వా అదితిరస్యామే ప్రతిష్టంజన్యోన్యోగిష్యే మిథునత్వాయ ప్రజాత్యావాంతరం వై దశరాత్రేణ ప్రజాపతి ప్రజా అసృజతయద్దశరాత్రో భవతి ప్రజా ఏ తద్విజమానా సృజంతేతాగం హవా ఉదంక శౌర్బాయన సత్రస్యర్థిమువాచయద్దశరాత్రో భవతి సత్రస్యధ్యాసోయదేవోర్వేష్ స్సు వినోమ క్రియదేతశ్చైవేషా శాంతిః యతి సోమౌ సకంసుతౌ స్యాతాం మహతిరాత్రియే ప్రాతరణువాగముపాతుర్యాత్తోర్వాజం పూర్వదేవతాః పూర్వశ్చందాగంశ్యరంగేరుషణ్వతీం ప్రతిపదం కురుయాత్రాదస్సవనా దేవైషామింద్రం వృంతే సోఖల్వాహుస్సవనముఖే సవనముఖే కార్యే సవనముఖాత్ సవనముఖా దేవైషామింద్రం వృంతే సంవేశాయోపవేశాయకాయ త్రియా సృష్టుభవజగత్యా అనుష్టుభ పంక్త్యా అధిభూత్యై స్వాహా ఛందాగం శివై సంవేశ ఉపవేశ్చందోభిరేవైషాన్ ఛందాగం శివృంతే సజనీరగం సస్యం విహవ్యగం సస్యమగస్త్యస్య గజాశుభీరగం సస్యమేతావద్వా అస్తి తావదేతద్యావదేవాస్తి తదేషాం వృంతే ప్రాతః స వనే కలసోదీర్జేతవేష్ణవేషు వీరణయద్వైయజ్ఞాతిరిచ్యతే విష్ణుం తచ్చిరిష్టమభ్యతిరిచ్యతే తద్విష్ణశ్రిష్టోతిరిక్తలేవాతిరిక్తం దథాచో అతిరిక్తేనైవాతిరిక్తమాప్వరుంధతే యది మధ్యంతి నేధీర్యేతవషట్కారనిధానగుంసామగురుజుర్వషట్కారో వై యజ్ఞస్య ప్రతిష్టా ప్రతిష్టామేన గమయంతి యది తృతీయసమనహేతదేవ షడహైర్మాసాన్ సంపాద్యాహరుత్సజంతి షడహైరి మాసాన్ సంపశ్యంత్యర్థమాసైర్మాసాన్ సంపాద్యాహరుత్సజంత్యర్థమాసైరి మాసాన్ సంపశ్యంత్యమావాస్యజామాసాన్ సంపాద్యాహరుత్సజంత్యమావాస్యజాహి మాసాన్ సంపశ్యంతి పౌర్ణమాస్యామాసాన్ సంపాద్యాహరుత్సజంతి పౌర్ణ సంపశ్యంతి యో వై పూర్ణాసింఛతి పరాససింఛతి యః పూర్ణాదుదశతి ప్రాణమస్మిన్ సదాది యత్పౌర్ణమాస్యామాసాః సంపాద్యాహరుత్సృజంతి సంవత్సరా దేవ తత్ ప్రాణం దత దిగదను సత్రిణ ప్రాణం దిగద హర్మో సృజయ్యాతిపదార్తిమాచ్చుజత్పౌర్ణమాస్యమాసంబాద్యాహరుజంది సంవత్సరా దేవతదానందసతి తదను సత్రిణముదనందినాతిమాచ్చంది పూర్ణ సేవే దేవానాగం సుతోజత్పౌర్ణమాస్యామాసంబాద్యాహరుజంది దేవానామే తజ్ఞేన యజ్ఞం ప్రత్యవరోహంతి వివాజేతజ్ఞం ఛిందంతి యక్షరహసంతపుంసందమథాహరుత్సృజంతి ప్రజాపత్యం పశుమానభందే ప్రజాపతిస్సర్వా దేవతా దేవతాధిరేవ యజ్ఞకం సంతం వంది యంతి వాజేతే సవనాజ్యహరుత్సృజంతి దురేదం ఖలు వాజేతత్సవనం యత్సాహం నాయ్యం యత్సాహం నాయ్యం భవతి తేనైవ సవనాన్నయంతి సమబహూయ భక్షయంతేతత్సమపిథాశ్యగరిహిగథాయతనంబాజేతేషాగుంసవనఖాజోదేవతాగచ్చంతిదేహరుత్సృజంతముసవనంపురోడాశానర్వభందిగథాయతనాదేవసవనఖాజోదేవతాఅవరుంధతేష్టాగపాలాన్రాజస్తవనజేకాదశగపాలాన్మాధ్యంతినేసవనేద్వాదశగపాలాగస్తృదేనసవనేఛందాగస్తేవాప్మావరుంధతేవైష్వదేవం చలంద్రదేదసవనేణర్వపందివైష్వదేవం వైదేదసవనందేనైవదేదసవనాన్నయంతి ్రహ్మవాదినస్తద్బాహురుత్సృజ్యమేత్యమాస్యాజర్ణమాస్యాోత్సృజ్యమిహుదేహియజ్ఞం వహపజితేవామనోత్సృజ్యేత్యాహుర్యేవాజ్ఞం భేజాతేజిజాప్రమాప్యష్టగాతస్యాముత్సృజ్యమిహుమాసోషరదిష్టముత్సృజయదుర్జాదృశ్యపునఃపరిజాప్లావే మధ్యే షడహస్య సంపద్యేదేర్మాసాహన్ సంపాద్యయత్సప్తమహస్తస్మిన్నుత్సృజయజుస్తన్నదేవసుమదేరోడాసమష్టాగపాలన్నర్వదేజురేంద్రం దేంద్రాజమరుత్వదేవరోడాసమేకాదశకపాలం వైశ్వదేవం ద్వాదశకపాలమగ్నేర్వసుమద ప్రాతస్తవనయ్యదగ్నజయవసుమదేవరోడాసమష్టాగపాలన్నిర్వపంతి దేవతామేవ తద్భాగినే కుర్వంతి సవనమష్టాభిరుపయంతియతేంద్రందేంద్రమేవేయాన్మచ్చ్యాపయంతేంద్రశ్చ వై మరుత్వమాధ్యంతి నగుంసవనయ్యదింద్రాజమరుత్వదేవరోడాశమేకాదశకపాలం నిర్వపంతి దేవతామేవ తద్భాగినే కుర్వంతి సవనమేకాదశభిరుపయంతి విశ్వేరాం వై దేవానామృభుమదాహృదేకసవనయ్యద్వేష్దేవం ద్వాదశకపాలం నిర్వపంతి దేవతాగినే కుర్వంతి సవనం ద్వాదశభిరుపయంతి ప్రజాపత్యం పశుమాలభందే యజ్ఞో వై ప్రజాపతిర్యజ్ఞానసర్గాయాభివర్తయిత షణ్మాసో బ్రహ్మకామం భవతి బ్రహ్మవా అభివర్త్వా బ్రహ్మణైవ తత్సువర్గం లోకమభివర్తయంతోయంతి ప్రతికూలమివహీతస్సు వర్గో లోక ఇంద్రక్రతుం నాఫలమితాపుత్రేభ్యో యథా శిక్షాణో అస్మిన్ పురుహోదయామని జీవా జ్యోతిరజీర్మహేత్యముత ఆయతాగం షణ్మాసో బ్రహ్మసామం భవత్యయం వై లోకో జ్యోతిః ప్రజా జ్యోతిరిమమేవ తల్లోకం పశ్యంతోధివదంత ఆయంతి దేవానాం వా అంతం జగ్ముషామింద్రియం వీర్యమపాక్రామత్తక్రోశేణావారుంధతత్క్రోశత్యక్రోశత్మైక్రోశేణ చాత్వాలస్యాంతే స్తుమంతి యజ్ఞశ్చైవాంతం గత్వేంద్రియం వీర్యమపరుంధతే సత్రస్యధ్యాహరణీయస్యాంతే స్తువంతగ్నిమేవోపద్రష్టారం గ్రేత్వర్ధ్యముపయంతి ప్రజాపతేర్హృదయేన నిర్ధానేంతస్తువ కురువంతి ప్రేమాణమేవాస్యగచ్చంది శ్లోకేన పురస్తాచ్చదస్తువంతిను శ్లోకేన పశ్చాజ్ఞైవాంతం గత్వా శ్లోకభాజో భవంతి నమభిరధ్వర్యుర్ద్వాజతి నవై పురుషే ప్రాణాః ప్రాణానేవ యజమానేషు దధాతి సర్వా ఐంద్రియో భవంతి ప్రాణేష్వేంద్రియం దధత్య ప్రతిహృతాభిరుద్వాజతి తస్మాత్ పురుషః సర్వాణ్యన్యాని శేష్మాంగాని ప్రత్యశిశిరదేవేంద్రియమేవరుంధతే సప్తదశం బృహదన్నాజ్యవరుధ్యాథో ప్రైవతేన జాగంతలేకవిదుంసం భద్రం జివదాసు ప్రదక్షిత్యై పద్మయ ఉపగాయంది నిసునత్వాయ ప్రజాతే ప్రజాపతి ప్రజా అసృజత సో కామయతామహం రాజ్యం పరీగామి జితాసాగం రాజనేనైవ రాజ్యం పర్యే తద్రాజనస్య రాజమత్రైయద్రాజనం భవతి ప్రజానామేవ తద్విజమానా రాజ్యం పరిగంది పంచవింశం భవతి ప్రజాపదేనాప్తే పంచభిస్తిష్టంతస్తు వంది దేవలోకమేవాభిజయంతి పంచభిరాసేనా మనుష్యలోకమేవాభిజయంతి దశ సంపద్యంతే దశాక్షరాభిజాడన్నం విరాట్ విరాజైవాన్నాద్యమవరుంధతే పంచథా వినిషద్యస్తు వంతి పంచ దిశో దిక్ష్వేవ ప్రతిష్టంత్యేకైకయాస్తు తజా సమాయంతి దిగ్గజేవాన్నాద్యగుం సంభరంతి వాహిరుద్గాతోర్గాది దిగ్గజేవాన్నాద్యగుం సంభృత్యతే చ ఆత్మందధతే తస్మాదేకః ప్రాణః సర్వాణ్యంగాహాన్యవచ్చసో యథాసు పర్ణముక్తదిష్యం చిర ఉత్తమం కురుత ఏవమేవ తద్యజమానాః ప్రజానాముత్తమా భవంత్యా సందీముద్గాదారోహతి సామ్రాజ్యమేవ గచ్చంతి లేఖనం హోదానాగస్యైవ పృష్ఠగం రోహంతి గోర్చావద్ధ్వర్యుర్బ్రధ్నస్యైవ పృష్ఠపం గచ్చంత్యేతావంతో వై దేవలోకాస్తేష్వేవ గచ్చా పూర్వం ప్రతిష్టంత్యసో ఆక్రమణమేవ తచ్చేతుం యజమానాః కుర్వతే సువర్గస్య లోకస్య సమష్ట్యై అర్క్యేణ వై సహస్రశః ప్రజాపతి ప్రజా అసృజ తదాద్దైలాహందేనేరాంలోతామవారుంధయదర్క్యం భవతి ప్రజాదేవ తద్యజమానాసృజంతజిలాహందం భవతి ప్రజాభ్యరేవ సృష్టాభ్యరాంలోతామవరుంధతే తస్మాద్యాగం సమాగం సత్రగం సమర్థం క్షోసుకాస్తాగం సమాహం ప్రజాజషగృహ్యా సామోర్జమాజతేజాగం సమాంజర్థమక్షోదుకాస్తా సామిషమోర్జమాలముత్క్రోదం కుర్వతేజసా బంధాన్ముచానాముత్క్రోదం కుర్వత ఏవమేవ తద్యజమానాదేవ బంధాన్ముచానాముత్క్రోదం కుర్వత యషమోర్జమాత్మం దధానా బాణశతతం దుర్భవతి సదాయః పురుషశ్చదేంద్రియాయుష్యేవేంద్రియే ప్రజతిష్టం యాజింధావన్యనభిజితస్య విజిత్రేదుం దుభేన్ సమాఘ్రంతి పరమావాయ ్యాదుభౌ పరమామే వాచమవరుంధతే భూమిదుంధిమాంది దేవేనాం వాక్ ప్రవిష్టా తామేవాపరుంధతే థోదిమామే జయంతి సర్వా వాచో వదంతి సర్వాధాం వాచామవరుధ్యా ఆద్రేచం మన్యాగచ్చే ఇంద్రియస్యావరుధ్యా ఆణ్య క్రోశతి ప్రాణ్యశంసతి క్రోశతి పునాత్యేనాంశయ ప్రశంసతి భూతేష్వేవాన్ ృతం జవాతం జవోర్వైర్మాసైరవరుంధతేజద్భూతేంసామాని భవంతి భగస్యావరుధ్యయంతి మిథునాద్యే సంవత్సరముపయంత్యంతర్భేది మిథునౌ సంభవతస్తే నైవ మిథునాన్నయంతి చర్మావభిందంతి పాప్మానమేవేషామవభిందంతి మా పరాచ్చేర్మాదివ్యాచ్చేరిద్యాహతం ప్రత్యే వైషాం పాప్మానమవభిందంతి కుంభానథినిధాయ దాస్యో మానజ్జాలీయం పరిణృత్యంతి పదోని ఘదేరిదం మధుంగాయం చ మధువై దేవానాహం పరమమన్నాద్యం పరమమేవాన్నాద్యమవరుంధతే పదోని ఘ్నంతి మహీయామేవేషు దధతి పృథివిదే స్వాహాంతరిక్షాయ స్వాహ దివే స్వాహ సంప్లోష్యతే స్వాహ సంప్లవమానాయ స్వాహ సంప్రుతాయ స్వాహ మేఘాయిష్యతే స్వాహ మేఘాయతే స్వాహ మేఘితాయ స్వాహ మేఘాయ స్వాహ నిహారాయ స్వాహ నిహాగాయ స్వాహ ప్రాసచాయ స్వాహ ప్రజవాగాయ స్వాహ విద్యోదిష్యతే స్వాహ విద్యోతమానాయ స్వాహ సంవిద్యో మానాయ స్వాహ స్తనయిష్యతే స్వాహ స్తనయతే స్వాహ ద్రవ్యస్తనయతే స్వాహ వర్షిష్యతే స్వాహ వర్షతే స్వాహ వివర్షతే స్వాహ పరివర్షతే స్వాహ సంవర్షతే స్వాహ నువర్షతే స్వాహ శీకాయిష్యతే స్వాహ శీకాయతే స్వాహ శీకాయ స్వాహ ప్రోషిష్యతే స్వాహ పృష్ణతే స్వాహ పరిపృష్ణతే స్వాహో గృహేష్యతే స్వాహో గృహ్ణతే స్వాహో గృహీతాయ స్వాహ విప్రోష్యతే స్వాహ విప్లవమానాయ స్వాహ విప్లుతాయ స్వాహ దంశతే స్వాహ దపతే స్వాహో గ్రమాదపతే స్వాహర్భ్య స్వాహ యజుర్భ్య స్వాహ సోమభ్య స్వాహాంగిరాభ్య స్వాహ వేదేభ్య స్వాహ గాథాభ్య స్వాహ నారాశుంసేభ్య స్వాహ ఐభేభ్య స్వాహ సర్వస్మై స్వాహ దత్వరే స్వాహ దంతకాయ స్వాహ ప్రాణినే స్వాహ ప్రాణాయ స్వాహ ముఖవతే స్వాహ ముఖాయ స్వాహ నాసికవతే స్వాహ నాసికాయ స్వాహ క్షంపతే స్వాహ నక్షికాయ స్వాహ కర్ణినే స్వాహ కర్ణకాయ స్వాహ శీర్షంబతే స్వాహ శీర్షకాయ స్వాహ పద్వతే స్వాహ పాదకాయ స్వాహ ప్రాణతే స్వాహ ప్రాణతే స్వాహ వదతే స్వాహ వదతే స్వాహ పశ్చతే స్వాహ పశ్చతే స్వాహ శృణ్వతే స్వాహ శృణ్వతే స్వాహ మనస్వినే స్వాహ మనసే స్వాహ వేదస్వినే స్వాహ రేతస్కాయ స్వాహ ప్రజాభ్య స్వాహ ప్రజనమాయ స్వాహ లోమపతే స్వాహ లోమకాయ స్వాహ ప్రజే స్వాహ త్వక్కాయ స్వాహ చర్మన్వతే స్వాహ చర్మకాయ స్వాహ లోహితవతే స్వాహ లోహితాయ స్వాహ మాగుం సన్వతే స్వాహ మాగుంసకాయ స్వాహ స్నావభ్య స్వాహ స్నావకాయ స్వాహ స్థన్వతే స్వాహ నస్తికాయ స్వాహ మజ్జన్వతే స్వాహ మజ్జకాయ స్వాహ అంగినే స్వాహ నంగాయ స్వాహ ఆత్మనే స్వాహ నాత్మనే స్వాహ సర్వస్మై స్వాహ కస్వాగమద్యసత్వాజుమత్వకృష్ణస్వాజుమత్వస్థిజ్ఞస్యర్థ్యైవహ్యుగుంసన్నత్యా అముష్మైకామాయానుసే ప్రాణాయత్వాయత్వాయత్వాయత్వాయత్వాఘోషాయత్వాఘోషాయత్వాచ్యుత్యై అగ్రేషాగత్రాగత్రేరాజపాలంద్రాజత్రేష్ఠుభాజ పంచదశాజపాలపాలగ్రేష్మాదేకాదశకపాలో విశ్వేభ్యో దేవేభ్యో జాగతేభ్యః సప్తదశేభ్యో వైరోభ్యో వారుషికేభ్యో ద్వాదశకపాలో మిత్రావరుణాభ్యామానుష్ఠుభాభ్యామేక విగుంసాభ్యాం వైరాజాభ్యాగం సాధదాభ్యాం వయస్యా బృహస్పతయే పాంకాయ త్రిణవాయ సాత్వరాజ హైమంతికాయ సరస్వమిత్ర ఆదిత్యం దాయ త్రయస్త్రిగుంసాయ నైవతాయ శేషురాయ ద్వాదశకపాలోరిత్యే విష్ణుపత్నే చతురగ్నజయ వైశ్వానరాయ ద్వాదశకపాలోనుమత్యై చరుఃకాయ జయకపాలః యోగా అగ్నావగ్ని ప్రస్తియతేజస్త సోమో రాజాతయో దేశ ఆతిక్షం యదగ్నిశోమీజో శైష రుద్రోయశ్చీయతేజత్సంచితేగ్నావేతాని హవేగం శన నిర్వపే దేశ దేవ రుద్రోషాంతవోత్సాయ ప్రజాం ప్రసూన యజమానస్యాభిమన్యేతయత్సంచితేగ్నావేతాని హవేగం శ నిర్వపతిధాగతేజ నైవైనకుం శమయతి నాస్య రుద్రోషా అనంతముపోత్య ప్రజా పశూనభిమన్యతే దశ వేగుంభ్యభవంతి నవ వై గురుహే ప్రాణాధర్దశమే ప్రాణానేవమానే దశాత్యథో దశా సదా విరాడన్నం విరాట్ విరాజ్యేవాన్నాద్యే ప్రతిష్టర్వాదయసందోభిస్తోమే పృష్టైశ్చవ్యజిత్యాహుదేవాని హవేగుంభి నిర్వపచ్చిర్భిదేవైనందోభిస్తోమే పృష్టైశ్చిను తేజసృవాణేనాభిజిత్యాదిత్యాహుదేదాని హవేగుంభి నిర్వపది దిశామభిజిత్యాతజావాంద్రం దేవా అయాచయన్ తస్మాదింద్రసవదేతయా మనం మనుష్యాస్తస్మానసవోచేంద్రో దేవాన్యాథామనరు మనుష్యానామేవం భవతి గజేవం విద్వానేతజేష్యాజతే దిగ్వదీష్పురోనువాక్యా భవంతి సర్వాసాం దిశామభిజిత్యే ఇయ ప్రాణతో నిమిషతో మహిత్వై కలిద్రాజాజగతో బభూవ యీశే అస్పదశ్చతుష్పదస్తస్మై దేవాయ హవిషాధేమ ఉపజామగృహేదాసి ప్రజాపతజయత్వాజుష్టం గృహామిదశ్చేద్యోర్మహిమా నక్షత్రాణి రూపమాదిత్యస్తేజస్తస్మై త్వామహిమ్నే ప్రజాపతజయ స్వాహా యాత్మకాపనతాయస్య విశ్వ ఉపాసతే ప్రశిషయ్యస్య దేవాః ఛాయామృతయస్య మృత్యు తస్మై దేవాయ హవిషాధేమ ఉపజానగృహేదాసి ప్రజాపతజయత్వాజుష్టం గృహామిదశ్చే పృథివీ మహిమౌషధజో వనస్పతజో రూపమగ్నిస్తే తేజస్తస్మై త్వామహిమ్నే ప్రజాపతజయ స్వాహా బ్రహ్మణ్ బ్రాహ్మణో బ్రహ్మవర్తసీజాయతామాస్మిన్ రాష్ట్రే రాజన్యతి భవ్యశూరో మహారథో జాయతాం దోగ్ధేర్వోఢా నడ్వానాసు సత్యస్ఫురం ధ్యోషా జిష్ణోరేష్టా సభేజోజువాస్యజమానస్ వీరో జాయతాన్ నిగామే నిగామేణ పర్జన్యో పరిషదు హరిణ్యో నగోషధయ పచ్యంతాయోగక్షేమో కల్పదా ఆక్రాణే వాజే పృథివే మగ్నింగుజమగృతవాజ్యర్వాక్రాణే వాజ్యంతరిక్షం వాజుంగుజమగృతవాజ్యర్వాజ్యాం వాజ్యాక్రగ్రస్తోజంగుజమగృతవాజ్యర్వాజ్ఞస్తే వాజ్నిజుంగమత్వారభే స్వస్తి మాసం పారయ వాజుస్తే వాజ్నిజుంగమత్వారభే స్వస్తి మాసం పారయాదిత్యస్తే వాజ్నిజుంగమత్వారభే స్వస్తి మాసం పారయ ప్రాణధిరసి ప్రాణం మే దృగం హవ్యానధిరసి వ్యానం మే దృగం భావానధిరస్ పానం మే దృగం హక్షురసి చక్షుర్మయిధే శ్రోత్రమసి శ్రోత్రం మయిధే శ్యాయురస్యాయుర్మయిధే జగ్నిమీజం వష్టా పర్జన్య పక్వాసస్తగుంసి పిప్పలా ఓషధయస్మభితరణేజగుంసోపసనోహ్యస్వధ్యక్షమంతరక్షగుంసు పావ పవమాన సోపస్థానాద్యో శివమసోదపనిజసామోర్వమహోరాత్రే పంచదశి మార్ధమాసాస్తుంశి నో మాసాదవ శాంత సంవత్సర ఆగ్నేయోష్టాకపాల సౌమ్యశ్చరుస్సామిత్రోష్టాకపాల పౌష్ణశ్చరు రౌద్రశ్చరురగ్నరే వైశ్వానరాజ ద్వాదశకపాలో మృగాఖరే దినాగచ్చదగ్నజేగుం భోముచేష్టాకపాల శౌర్యం పయో వాయవ్య ఆజ్య భాగ అగ్నజగం హోము చేష్టాకపాల ఇంద్రాజాగం హోము చ ఏకాదశకపాలో మిత్రావరుణాభ్యామా గోముభ్యాంబయస్యావాయోసా మిత్ర ఆ గోముభ్యా చదురశ్మిభ్యామా గోముభ్యాంధానామరుద్భ్యమభ్య సప్తకపాలో విశ్వేభ్యో దేవేభ్యమభ్యో ద్వాదశకపాలో నుమత్తే చదురగ్నదేవైశ్వానర ద్వాదశకపాలోద్యావా పృథివేభ్యామగం హోముభ్యాంబికపాల అగ్నజయ సమనమత్ పృథివ్యై సమనమద్యథాగ్నిపృథివ్యా సమనమదేవం మహ్యం భద్రా సన్నతయస్తన్నమంతు వాయవే సమనమదంతరిక్షాయమనమద్యథా వాయురంతరిక్షేణ సూర్యాయ సమనమద్దివే సమనమద్యథా సూర్యో దివా చంద్రమసే సమనమన్నక్షత్రేభ్య సమనమద్యథా చంద్రమా నక్షత్రైర్వరుణాయ సమనమద్భ్యస్తమనమద్యథా వరుణాభ్యస్తామే సమనమదృశే సమనమద్యథా సామర్చా బ్రహ్మణే సమనమక్షత్రాయ సమనమద్యథా బ్రహ్మక్షత్రేణరాజ్ఞే సమనమద్విషే సమనమద్యథా రాజాభిశారథాయ సమనమదశ్రేభ్య సమనమద్యథారథోశ్రే ప్రజాపతయమనమద్భూతేభ్యస్తమనమద్యథా ప్రజాపతిర్భూతమనమదేవం మహ్యం భద్రా సన్నతయస్తన్నమంతు పంథానస్థలిక సూర్యాసోహేణోవితపామంతరిక్షే సాభిర్ణో అద్యవసిభిస్తుగేభీ రక్షాచనో అధిశదేవ బ్రూహి నమోర్ణదే పృథివీక్షితే లోకస్మృతే లోకమస్మై యజమానాయ దేహి నమో వాజవేంతరిక్షక్షితే లోకస్మృతే లోకమస్మై యజమానాయ దేహి నమః సూర్యాయ వీక్షితే లోకస్మృతే లోకమస్మై యజమానాయ దేహి యో వా అశ్వస్య మేధ్యస్య శిరో వేదశేషణ్వాన్మేభ్యో భవత్యుషా వా అశ్వస్య మేధ్యస్య శిరః సూర్యశ్చక్షుర్వాత ప్రాణశ్చంద్రమాశ్రాత్రం దిశః పాదా అవాంతర దిశాః పరిశవోః రాత్రే నిమేషోర్ధమాసాః పర్వాణి మాసాః సంధానా క్షత్రాణి రోపంతారకాస్థాని నభో మాగుంసాన్యోషధయో లోమాని వనస్పతయో బాలా అగ్నిర్ముఖం వైశ్వానరో విజాత్తకం సముద్ర ఉదరమంతరిక్షం వాయుర్ద్యా వా పృథివీ పాండవోగ్రాశేపస్సో మోరేతో యజ్జం లభ్యతే తద్విద్యోతే యద్విధోనుతే తత్ తనయతి జన్మేహతి తద్వదిషది వాగేవాస్య వాగహర్వా అశ్వస్య జాయమానస్య మహిమా పురస్తాజ్జాయతే రాత్రిరేణం మహిమా పశ్చాదను జాయత ఏతౌ వై మహిమా భావశ్వమభిదః సంబభూవతు హయో దేవానర్వాసురాన్ వాజే గంధర్వానశ్వో మనుష్యా సముద్రో బంధు హరి ఆభ్యర్గేర్భర్యతో నవో నమాప్యాయజ హరివో వర్ధమాన యదా స్తోద్రభ్యో మహిభోజాసి భోజక్షభాజో అథతే శ్యామ బ్రహ్మ ప్రాదిష్మతం నో మాసీ శాంతిశాంతి యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తు విసర్గబిందుమాత్రాణి పదపాదాక్షరాణి చ న్యూనాని చాలు రిక్తాని క్షమస్త పురుషోత్తమ స్వస్తి ప్రజాభ్య పరిపాలయం ధాన్యాలేన మార్గేణ మహేమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.